రెండు కళ్యాణి సం భా కళ్యాణి కళ్యాణాని సుఖాని యువసార్వభౌమానందాదారభ్య బ్రహ్మానంద పర్యంతం పైత్రియకాదౌ ముప్పై తొమ్మిది లలితా త్రిశతి ప్రతిపాదితాని తత్తదుపాధిభేదే వవచ్చిన్న స్వరూపతదు తాని కళ్యాణ సద్దవాచ్యాని ఏతస్యేవానందస్య ఆన్యాని భూతాని మాత్రముపజీవంతి ఇతి శ్రుతేః సముష్టి వ్యష్టినత్వ ముపహత స్వరూపేణ సంభవతితి మతుప్ సమాసోపపత్యః తథాచ రాహోహ సిర ఇతివత్ సమాసాంతర్గత షష్ట్యర్థభేద స్యావివక్షి తతయ ఆనంపై కవిగ్రహణతిత్యర్థ విజ్ఞానమాసందం బ్రహ్మ ఇతి శ్రుత్యుప్త బ్రహ్మస్వరూప లక్షణవతిత్యర్థ ఓం కళా బాణ్యే నమః ఒకటి ఆం వి కళ్యాణములనగా సుఖములు యువసార్వభౌమానందము మానుపానందము నుండి దూరంభించి బ్రహ్మానంద పర్యంతము ఆ సుఖములు పైతికియది ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడినవి. ఆదు భిన్న భిన్న శరీరములయందు భిన్న భిన్న స్వరూపములుండుట చేత ఆ సుఖములు సార్వభౌమాద్యానందములు ల్యాణశబ్దవాచ్యములు. ఏతస్యేవానందస్య అనుచు శృతి ఈ అద్వయానందము యొక్క అల్పాంశమునే యన్యభూతములు ప్రాణులు అనుభవించుచున్ననని చెప్పుచున్నది. ఏకస్వరూపమైన యానందము వ్యష్టి సమష్టి రూపము వ్యాప్యవ్యాపక రూపము కలిగియుండుటయనున్నది. యుపహితమైన స్వరూపము వలన సంభవించునుగాన మతుప్సమాస ముపపన్నమవుచున్నది ముపపన్నమవుచున్నది. శిరోరూపుడైన రాహువును రాహుశిరస్సు అని ఎనిన రీతిగా సమాసాంతర్గత మైన షష్ఠీ విభక్తి యొక్క యర్థ భేదము వివక్ష చేయబడక నలభే శంకర భాష్యం పోవుటచేత పరాదేవత ఆనంపై కవిగ్రహణతి అనగా కేవల అద్వితీయానద స్వరూపము గలది ఎని భావము. విద్యానమానందం బ్రహ్మశ్రీ అనుశ్రుతి బ్రహ్మస్వరూపము ఆనందమని చెప్పుచున్నది. తాదృశ బ్రహ్మస్వరూప లక్షణములు గలది పరమేశ్వరి అని తాత్పర్యము.